ఇంద్రాభారోదోరుణం శరక్రతో విచర్షణే ఆ వీరం మృతనాశహం తమ్ హిన పితావసోత్తం మాతా శరక్రతో బభూవీత అధాతే సుందమీమహే తాం సుష్మిన్ పురోదాచయంతరమబ్రువేష శరక్రతో శరోరాస్వసువీర్యం స్వాదోరిత్థాదేశోమతో బద్ధ పిబంది గౌర్యా యాయింద్రేణ సజావారే కృష్ణా వదంతి శోభదేవస్థేరను స్వరాజ్యం తాస్య పృషనాయువ సోమం సేనంది పృష్ణజ ప్రియా ఇంద్రస్య ధేనవో వజ్రం శిన్వంతి సారకం వస్థేరను స్వరాజ్యం తాస్య నమసా సహస్తపర్యంతి ప్రచేతసః ప్రధాన్యశ్చిరే పురోణి పూర్వచిత్తరేవస్వేరణ స్వరాజ్యం ఇంద్రాజమందే సుతం పరిష్టో భంతు నో గిరా అర్కమర్కంతు కారవా యస్మిన్నిశ్రియోగంది సప్త సంసదా ఇంద్రం సుతేహ వామహే త్రికదృగేషు చేతనం దేవాసో యజ్ఞమత్రత ప్రమిద్దర్థంతుమీంద్రమిష్ణవియద్వాహకృత ఆప్యే యద్వాహ మరుత్సుమంద శేషమిందోభిర్గ్రవరావతి సముద్రే అధిమందే అస్మాకమిత్సుతేరనాశమిందోభిర్వాసీసం మతో వృతో యజమానస్ సత్పదే ముక్తే వాయస్యరణ్యశేషమిందోభి యద్యగచ్చుద్రహన్నుదగా అభిసూర్య సర్వంతదిన్నదేవృద్ధసత్పతే నవ రాయి మన్యసే కుతో తత్సత్యమిత్తమేషోమాసర్వతి సుంభయే సర్వాంస్తాంద్రగచ్చసి ఉభయం శృణవచ్చ ఇంద్రో అర్వాహితం వచాః సత్రాజ్యా మఘవా సోమపీతలేధిజమిష్ట ఆగమత్ తమ్ హి స్వరాజం మృషందమోజేధిషణే నిష్టతక్షతో ఉదోమమానాం ప్రథమో నిషీదతి సోమకామం హి దేవనా అభ్రాద్రంజో అనాత్మనా విరిందృణా సదాదభి విభేదా విత్వమిచ్ఛతే నైరేవంతం సఖ్యాయ విందసే పీయంతి సుహాష్టాణోషీణోహస్యాదిత్రిదేవూయసే అహమింధి విదృష్పరీభేదామృతస్తగ్రహ అహం సూర్యజివాజని అహం వత్న మన్మగిరశృంభావికం వహపతేంద్రదృష్మే ఏ త్వామింద్రరతుష్టోషోష్టో మమే త్వద్ధస్వసుష్టోత మా భూమరిష్యాదివేంద్రత్వతరణాదివ వరాహిణ ప్రజహితాన్యత్రివో దురోషా సోమన్మహి అమన్మహేద నాశమో నుగ్రాసశ్చ వృత్రహన్ సకృత్సుధే మహతాశూరరాధసాదు స్తోమం ముదీమహి పిబా సోమమింద్రమందే సుషావహర్యస్వాద్రీ స్తోదుర్బాహుభ్యాం సుదోర్వాదోయుజ్యశ్చారదస్తి వృత్రాణి హర్యస్వహంసి సత్వామింద్ర ప్రభూవ సోమవత్తో బోధాసు మే మఘవన్మాచ మే వాం యాం దేవసిష్ఠో అర్చతి ప్రశస్తిం ఇమా బ్రహ్మ దశవాదే జుషస్తోషదీపద ఇంద్ర విశ్వాభిభూతిభి భగన్నహిత్వాశసం వసో విన మనోసూరచరామసి పౌరో అశ్వస్య పురుగుర్గమాస్తుల్లో దేవహిరణ్యజా నగిరిహిదానం పరిమద్ధీ భక్తేయ్యాభిలాభార ఇంద్రవిందేవదాలయ ఇంద్రం ప్రయత్యధ్వరే ఇంద్రం సమీకే మణిరోహమామహ ఇంద్రం ధనస్య సాతయే ఇంద్రో బ్రహ్మ రోదేవ ప్రథక్షవ ఇంద్ర సూర్య రోదరే ఇంద్రే హవిష్ భువనా ఇంద్రే సువానాథ ఇందవ అసన్న పూర్వం బ్రహ్మేంద్రాయ వోచత పూర్వే ఋతస్తోర్మేధృక్షత దురణ్యవధూమంతం ఘతశ్యుతం విప్రాహో అర్కమాదృజు అస్మే పప్రథే వృష్ట్యం శవోస్మే సువానాథ ఇందవ యజింద్ర ప్రాగపాగుధన్యద్వాహూజసేదృభి శ్రీమా పురుషో అశ్చానవేసి ప్రసర్ధతుర్వశే యద్వారు మేనుష మేష్యావకే కృప ఇంద్ర పాదయ శేష కణ్వాహస్త బ్రహ్మనిస్తోమవాహద ఇంద్రాయ చాగహి అభిత్వా శూరణో నమో దుగ్ధాయివ ధేనవాహ ఈశానవస్తగత సదృశమీశానమింద్రతస్థుడా నక్వాహ అన్యో దివ్యో నవార్థీవో నజాతో నజనిష్యతే అశ్వాయందో వఘవన్నింద్రవాజినో గమ్యంతస్తాహ వామహే ప్రేమదేర్న సమాద ఇంద్రే సంతు దువివాజా క్షుమంతో జాధర్మదే ఆగత్వాన్పనస్తో తృభ్యో ధృష్ణవిజాన ఋణో రక్షన్న చక్రా ఆయద్వశ్చక్రతవా కామం జరిత్రేణ ఋణో రక్షన్న శతీభి తత్సూర్యస్కదేవత్తం తన్మహిత్వం మధ్యాకర్తోర్విడతం సంజయభార ఎదేదయుక్త హరితస్తాదాద్రాత్రీమాసస్తనుతే శివస్మై తన్మిత్రస్యరుణశ్చాభిచక్షే సూర్యో రూపం క్రీడుతేద్యోరుపస్థే అనంతమన్యద్దృశతస్యపాదశ్రేష్టమన్యద్ధరిత సంభరంతి కయాశ్చిత్రూపదూజేదావేదయాష్ఠరామృదా కస్వా సత్యోమదాంభిష్టోమత్సరంధారృదేవస అభీషుణస్తకీనామృతృణా శతంభవాస్తి ఇమానుకంభువనాథేన భావేంద్రశ్చ విశ్వేద దేవా యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చ ఆదిత్యేరింద్ర సహదే కృపాతే ఆదిత్యేరింద్రస్తమరుద్భిరస్మాకం భూత్వరితాతనోవాయ దేవా అసూరాంజదాయం దేవాదే వత్తమభిరక్షమాణా ప్రత్యం చ వర్గమానయం చేరాజిత్వధామీషిరా పర్యవశ్యన్ అయావాజం దేవహీతం సదేమేమ శతహీమాస్మీరా అపేంద్ర ప్రాచో భగవన్న మిత్రాణ పాపాదో అభిభూతేనుదస్వ అపోదే చో అపచూరాధరా చ ఉరుశర్మన్మదేవ కుమిదంగయమంతోయమం చెద్యథాం జను పూర్వం విజూన ఏహేషాంగృణి భోజనాదిజే పరిహిటో నమో వృత్తిన్న జగ్ము నహి స్థూర్యుతుథా జాతమస్తి నోతశ్రవో వివిధే సంగ్రహేషు గవ్యంత ఇంద్రం సఖ్యాజిప్రా అశ్వాజంతో వృషణం వాజయంత యువం సురామశ్వినా నమూచా వా సురేష విపాశోభస్పతి ఇంద్రం కర్మ స్వావతం ఉత్తరమేవ పితరా వస్మిభేంద్రామధుఃఖాగ్యైర్దం సదాభిరామం వ్యదేవశ్చేభిస్తరస్పదే మఘవన్నభిష్ట ఇంద్రస్తుమృీకాభావతుమిష్టవేదా బాధతాం వేషు అభయన్న కృణోతు సువేర్యస్ పతజస్ సూత్రాభాస్వభాంద్రో అస్మదారాచిద్వేషస్తో తస్వయం సోమతో యజ్ఞి భద్రే సౌ మనసే సమ విహిసోతోరసృక్షతేంద్రం దేవాంసదామదృషాకాష్టేషు వత్సఖా విశ్వస్మాదింద్ర ఉత్తర పరాహీంద్రావాదివృషాకాపేరీ నో అహత్రవిందన్యత్ర సోమ పీతరే విష్ణస్మానింద ఉత్తర కిమయం తాం విషాకాపిష్టకాల హరీతో మృగ యస్మాయిరస్యరీతం ఆర్యో వా పుష్టిమన్నసు విశ్వస్మాయింద్ర ఉత్తర యమిమంతం వృషాకాపిం ప్రియమింద్రాభిలక్షసి స్వాన్నస్తజంభిషదపి కన్నే వరాహదుర్విశ్వస్మాదింద్ర ఉత్తర ప్రియాతష్టాని మే కపిర్యక్తాంగదూదుష శిరోన్వశ్చనాభిషం న సుఖం దుష్కృతే భవం విశ్వస్మాదింద్ర ఉత్తర నమస్త్రీసు వసత్తానసుజాసూతనాభవత్ నమత్ప్రతిచ్యమీయసే న సఖ్యుద్యమీయతే విశ్వస్మాదింద్ర ఉత్తర ఉదయం వదులాభికేజసే మాంగభవిష్యతి వదన్ మేయం వదక్తి మే శిరో వేవీవహిష్యతి విశ్వస్మాదింద్ర ఉత్తర కింసు బాహోస్తంగురే పృథుష్టే పృథుజాఘనే కింసూరపత్తి నత్తమభ్యమేషి వృషాకాపిం విశ్వస్మాదింద్ర ఉత్తర అవీరామివ పాపజం శరాదూరభిమన్యతే ఉదాహమస్మి వీణీంద్రపత్నీ మరుత్సరఖా విశ్వస్మాదింద్ర ఉత్తర సంహోత్రం పురాణాని సమానం భావగచ్చతి వేధారితస్య వీణీంద్రపత్నీ మహీయతే విశ్వస్మాదింద్ర ఉత్తర ఇంద్రాణి మాసునారీషు సుభగా మహమశ్రవం నశ్యస్యాపరం జనజలసామర దేవతిర్విశ్వస్మాదింద్ర ఉత్తర నాహమింద్రాణిరారణ సఖ్యుర్విషాకేతమప్యం హరి ప్రియం దేవేషు దక్షతి విశ్వస్మాదింద్ర ఉత్తర వృషాయవాయుపుత్రుశ్రూషే గ్రహత్త ఇంద్ర ముక్షణ ప్రియం కాదిత్కరం హరిర్విశ్వస్మాదింద్ర ఉత్తర ముక్షోహి మే పంచదశ సాకం పచంతి వింశతి ఉదాహమద్వీపీరయుభాక్షే ప్రీణంతి మే విశ్వస్మాదింద్ర ఉత్తర ప్రణభోన దిగ్మశంగోంతర్యోథేషు రోరూపత్ బంధస్తరింద్రశంహృతే సునాతే భావిశ్వస్మాదింద్ర ఉత్తర నేషేయస్రంబతేంతరాధ్యాకృతే ేదీశేజస్మశం నిషేదుషో విజృంభతే విశ్వస్మాదింద్ర ఉత్తర నేషేజస్మశం నిషేదుషో విజృంభతే చేదీశేజస్కరంబతేంద్రరాధ్యాకృత్విశ్వస్మాదింద్ర ఉత్తర అయమింద్రవిషాగరస్తంతం హతం వేదతి అసిం సూనాం నమం సర్వాదేధశ్చారీతం విశ్వస్మాదింద్ర ఉత్తర అయమే విజాగశక్తిబింబం దాసవార్యం హిమాయసుత్తరోభిరీరవచాకం విశ్వస్మాదింద్ర ఉత్తర దండకృతిందేహి గృహా ఉపర విశ్వస్మాదింద్ర ఉత్తర పునరేహి వృషాకపే సుభితాకల్పయామహైష్వప్నయనం శరణోస్తే పథా పునర్విశ్వస్మాదింద్ర ఉత్తర ఎదుజం చో వృషాకపే గృహమింద్రాజకంతన ఆశ్యపుల్వసో మృగమాగం జనజాపానో విశ్వస్మాదింద్ర ఉత్తర పరుషుర్షామానవీరాగం సదో వంశతి భద్రంభరత్యస్యా భూత్యస్యా ఉదర మామ విశ్వస్మాదింద్ర ఉత్తర ఇదంజనాశ్రుజనరాశం సత్తమిష్యతే షష్టిం సహస్రానవతిం చ కౌరవ ఆరుషమేషు తత్సహే ఉష్టాయస్య ప్రవాహణోవధూమంతో ద్విదశ పష్మానథస్య నిజీహీడతే దివజేషమానాముపస్పృశాః ఏషయిషాయ మామహే శతం నిష్కాంగ్రహస్రజాః త్రీణి శతాం గర్వతాం సహస్రాదశ గోనాః పత్యస్త రేభ పత్యస్త వృక్షేణ పద్మే షగుణాః నష్టే దిక్పాచరే దిక్షురో నూరిజోరివ ప్రేభాసో మనీషామృషాగాపరిమే అమోతపుత్రమోత కాదివాహే ప్రేభ్యం భరస్త గోవిదం వధూరణం దేవతే మాం వాచం శ్రీరస్తారం రాజ్ఞో విశ్వజనీనస్తమర్తి వైశ్వానస్తుమాసునోదా పరీక్షితా పరిచ్ఛిన్నక్షేమకరోత్తర ఆసనమాచరన్ కులాయన్ కృణ్వన్ గౌరవ్య పచర్పదతి జాయరా కదనత్త ఆహరాణిదభిమంతాం పరిశ్రుతం యాయాపతిం విపృచ్ఛతి రాష్ట్రే రాజ్ఞః పరీక్షితాః అభీవస్తత్ప్రదీహీతే జనః పక్వః పథోమిదం జనస్త భద్రమేధతి రాష్ట్రే రాజ్ఞః పరీక్షితాః ఇంద్రః కాలో మమో బుధ దుత్తిష్ఠమిత రాజనం మమే దుగ్గస్య చక్రేధి సర్వైతే ప్రణాదరిః ఇహ ప్రజాయద్ధమిహాశ్వాయిహ పూరుషాః ఇహో సహస్ర దక్షిణో విభూషాధిషీషతి నేమాయింద్ర కామో ఆసా గోపరీరిషన్ మాసా మమిత్రయుజ్జన ఇంద్ర మాస్తేనీషత ఉపానోనరమూక్తేన వచసా భయం భద్రేణ వచసా భయం మనాదరిధ్వరో గిరోదరిశ్చేమకరాచన యస్తభేరాజ్యోషమూరుష సూర్యం చామూరిజాదస్తేవా ప్రాగకల్పయన్ యోజామ్యా ప్రసజస్తాయం దుధూర్షతి జ్యేష్ఠో ఇత ప్రచేతాస్తాహురాజితి యద్భద్రస్ పురుషస్ పుత్రభవతి దాధి తద్విప్రో అమ్రమేదురన్నం ధర్మకామ్యం వచః యశ్చ పటేరభుజ్యష్టాశ్చేవాసురి ధీరాణాం షష్టామహం తదపాయితి శుశ్రువ ఏవా అజంతాసో ఏ పరాధరి సూర్యోయ భగవాదక్షతే యో నాక్తాక్ష అనభ్యక్త అవనీమో హిరణ్యవాహ అబ్రహ్మా బ్రహ్మణ పుత్రస్తోదాకల్పేష సంవీత యాక్తాక్షస్తుభ్యక్తస్తమేమస్సు హిరణ్యవాహ సుబ్రహ్మా బ్రహ్మణ పుత్రస్తోదాకల్పేష సంవీత అప్రపాణ మే సంతారేవా అప్రదిశ్చేద అయభ్యా కన్యా కళ్యాణీ తోదాకల్పేషు సంవీత సుప్రపాణ మే సంతారేవా సుప్రదిశ్చేద అయభ్యా కన్యా కళ్యాణీ తోదాకల్పేషు సంవీత పరివృక్త మహిషీ స్వృతింగమ అనాథోసు సంవీత వాత మహిషీ స్వృతింగమ స్వాసురస్తామీ తోతాకల్పేషు సంవీత గిరింద్రాదోదాహరాజ్ఞే మానుషం విగాహా విరూపస్తర్మస్మా ఆసీత్ సహ యక్షాయ కల్పతే తమ్రేషాక్షం మఘవన్నమ్రం మర్యాకరో రవీః త్వం రౌహీణం చాస్యామివృత్తశ్చాభిదక్షిణః యః పర్వతాభ్యదధాజ్ఞో అపోమ్యగాహసాః ఇంద్రో యో వృత్రాన్మహన్నస్మాదింద్రనమోస్తుతే పృష్ఠం ధావంతం హర్యోరౌచ్చైః సమసమబ్రువన్ స్వస్తస్త జైత్రాజేంద్ర మామహదుస్వజనం ఏ శ్వేదాదే సవదోహార్యోక్షీణం పూర్వాణమస్తేవానాం బిభ్రదింద్రమహీయతే ఏతాశ్వా ఆప్లవంతే ప్రదీపం ప్రతిసుప్తనం తారామేకా హరిక్రియా హరిక్రియే నిమిచ్చసి సాధుం పుత్రం హిరణ్యయం పాహతమ్రామోస్తిశ్రశింశవాహ పరిత్రయ ప్రజాగవ శృంగం ధమంత ఆసతే అయం మహాదే అర్వాహ సైక్షకం సఖాగతే సఖాగతే గోమీత్యాగోగతీరి పుమాకుస్తే నిమిచ్చతి పల్పబద్ధమయోమితి బద్ధమో అఘాదితి అజాగారకేమికా అష్టస్య వారో ఘోషపద్యాగే శేనీపదీసా అరామయోపజిష్పికా కోరీయమహులి మానిషూని కో అవిద్యాపయ కో అర్జున్యాపయ కష్టాష్ట్యాపయ ఏకం పృచ్ఛ కుహం పృచ్ఛ కుహాకం పక్పకం పృచ్ఛ యవానోయతి స్వభిః కుభిః అరుక్యంతః కుపాయకుః ఆమణకో మనత్సకో దేవత్స ప్రతిశూర్య ఏనశ్చిమంతికా హవిః ప్రదృద్రుగోమఘా ప్రతి శృంగ ఉత్పన్న మాత్సాభిసఖా నో విదన్ వశాయా పుత్రమాయాంతి ఇదామే భూమయ దత్త అథో ఇయన్నిజన్నితి అథో ఇయన్నితి అథోష్మాస్థీనోభవన్ ఉయం యకాంశలోకకా ఆమీనోనితి భజ్యతే తస్య అధునిభంజనం వరుణో జాతి వివసాభి శతం వా భారతీశవాః శతమాష్టాహిరణ్యజాః శతం మత్స్యాహిరణ్యజాః శతం కుథాహిరణ్యజాః శతం నిష్కాహిరణ్యజాః అహలకృషవత్తరా శఫేన ఇవ వోహతే ఆయఫలేన తేజని మిష్టానావగృహ్యతి ఇదం మహ్యం మన్నోరితి తే వృక్షా సహ తిష్టతి పాకబలిః శకబలిః అశ్వత్థఖదీర ధవోరదు పరమ శయో హతలీవ యాప పూరుష అదూహ విద్యాందూషకం అత్యర్థశ్చ పరస్పతః దౌవహస్తినో ద్యుతి ఆలాభుకమేకకం అలాభుకం నిఖాతకం కర్కరికో నిఖాతకః తద్వాత ఉన్మథాయతి కులాయం కృణవాదితి ఉగ్రం వా నిషదాదతం నవ నిషదాదతం కయేషాం కర్కరీరిహత్ కయేషాం దుందుభీహత్ యదీయం భరత్ కథం భరత్ దేవీ హరత్కు భరత్ పర్యాగారం పునః పునః హేణ్యుష్టస్య నామాని హిరణ్యయితేకే అబ్రవీత్ దువ్వాయైరవ నిలవిజషణరవాహరః విదతౌ కిరణోద్దౌ తావాపి నష్టీమూరుషః నవై కుమారి తత్తథా యథా కుమారి మన్యసే మాతుష్టే కిరణోద్దౌ నివృత్తః పురుషామృతే నవై కుమారి తత్తథా యథా కుమారి మన్యసే నిగృహ్య కర్ణకౌద్దౌ నిరాయచ్ఛతి మధ్యమే నవై కుమారి తత్తథా యథా కుమారి మన్యసే ఉత్నాయే సజానాయే తిష్టం దేవాగూహరి నవీ కుమారి తత్తథా కుమారి మన్యసే సక్ష్ణాయాం సక్షేకాయాం సక్ష్ణమేవాగూహరి నవీ కుమారి తత్తథా యథా కుమారి మన్యసే అవశ్లక్ష్మిభ్రంశదంతర్లోమతిష్కృతే నవీ కుమారి తత్తథా యథా కుమారి మన్యసే ఇహేత్స ప్రాగపాగుద గధరాజరాగుద భక్షత ఇహేత్స ప్రాగపాగుద గధరా పురుషంత ఆసతే ఇహేత్స ప్రాగపాగుద గధరా స్థానే పాగో విలీయతే ఇహేత్స ప్రాగపాగుద గధరాక్షవై పృథునీయతే ఇహేత్స ప్రాగపాగుద గధరాష్టే లాఘణీ నీశతి ఏర్థ ప్రాగతాగుదగ్రీ పృథ్వీలీషతే భృగుత్యదిగతశ్చలిత్యపక్రాంత ఫలిత్యభిష్ట దుందుభీవాహనాభ్యాం జరితమోతామో దైవ కోశబిలేర్జనిగ్రంథే ధారమపాదహి పాదం ఉత్తమాంజనీమాంజన్యానుత్తమాంజనీమర్షణ్యాత్ అలాభూషి ప్రసాదకాన్యశ్వత్థపలాశం విధిలికామదశ్వతో విద్యుత్సాపర్ణ శభోగో శభోజరిత గోసావో దైవ దేవాక్రం సతాత్వర్య క్షిప్రం ప్రజల సత్యమింగవాస్తి ప్రసూదతి పత్రీరే పత్రీ యక్షమాణాజరిత గోసావో దైవ హోతామిష్ణీమేన జరిత గోసావో దైవ ఆదిత్యాహరంగీరాభ్యోదక్షిణామనయన్ తాంభజరిత ప్రత్యాయం తాముభజరిత ప్రత్యాయన్ తాంభజరితన్న ప్రత్యగ్రభ్రాంభజరితన్న ప్రత్యగ్రభ్ర ఆనేతరన్న విచేతనాదిజ్ఞానోదమా ఉత ఆశూపత్వ్యాభిష్ట ఉదేమాశుభానం విపర్తి ఆదిత్యా రుద్రావస వర్తేనోత ఇదం రాధ ప్రదే గృహ్ణీష్యంగిర ఇదం రాధో విభ ప్రభు ఇదం రాధో బృహత్పృథు దేవాదరత్వాదూరం తద్దో అస్తు సుచేతనం యుష్మాన్నస్తు దివే దివే ప్రత్యేక విభాయత త్వమింద్రశర్మణేన హవ్యం పారావతేభ్య విప్రాయస్తు వదేవమనిందుమింద్రకపోతాయిన్న పక్షాయ వంచతే శ్యామాగం పక్వం వేలోచారస్మాగ్రేణోద్బు అరంగరోపాదీతి త్రిధబద్ధమయత్ర ప్రజసంత్యే రామపేధరి ఎదత్యాం హృభేద్యాస్తూలముపాతసత్ ముష్కావిదస్యాయే జతోగో శభేస కులామీవ యదా స్థూలేన పశేషాణో ముష్కావుపావధీర్ విష్పంచావత్యావద్ధదస్తికేతాష్టేవగర్దభౌ యదల్పికాస్వల్పికా కర్కంధూకేన షడ్యతే వాసంతికమే వతేజమంజంతే మానాహార విత్పది యద్దేవాసోదావగం ప్రవిష్టిరేవాదిహు సకులాదే నిశ్చరే నారీ సత్యశ్చాక్షిభో యథా మహారక్షిమోక్రదసానావసన్ శక్తిగాననాస్వచకం సక్తుమద్యమ మహానంగోలోకలమతిక్రామం చబ్రవీర్ వనస్పతే నిరగ్నంతి తథైవతి మహానగ్నోబ్రూద భ్రష్టోతాప్య భువ యథైవతే వనస్పతే పిప్ర నిరభైవతి మహానగ్నోబ్రూద భ్రష్టోతాప్య భువ యథావయో వినాశ్య స్వర్గేణ మమదశ్యతే మహానగ్నోపబ్రూదే స్వసావేశే తంపసా ఇత్తం బలస్తే వృక్షస్తే శూర్పే శూర్పం భజేమహి మహానగ్నే కవాకం సంయజాపనీ ధావతి అయన్న విద్వజో మృగశ్రేష్టా రతిధాణీకా మహానగ్నే మహానగ్నం ధావంత మనో ధావతి ఇమాస్తదస్తే గారక్షజభ మామధ్య ఉదరం మహానగ్నేర్పాధే మహతస్తాదృశోగలం ఉదరంబే వరో నవతి వశాదగ్ధామే వాంగులిం ప్రసృజతోగ్రతం పరే మహాన్వే భద్రోజభ మామధ్య ఉదనం విదేవస్వా మహానగ్నేర్పాధే మహతస్తాదృశోదనం కుమారికా పింగళికాకార్దభస్వాధావతి మహాన్ మే భద్రో బిల్వో మహాన్ భద్రదుర్మరా మహాన్నాభిక్తబాధతే మహదస్తాదుశోదనం యక్రోమారే పింగళికావసంతం తైలకుండంగుష్టం రోదం తం శునముద్ధారేత్ యద్ధప్రాచేరగంతో మండోరకథానికే హతాయింద్రస్య సత్రవస్సర్వే బుద్బుధయా శవః కపృన్నరకృతముత్తసాదన చోదయత కృత వాచ సాదరే ఇష్టగ్రః పుత్రవాచ్యా వయోదయ ఇంద్రం సమాధ ఇహతోపీతరే రిక్రామ్రో అకారిషం జిష్ణోరస్పస్య వాజినాః సురభినోముఖాః కర్ప్రణ ఆయోంషితాయిషద్ సుదాసో మధుమత్తమాస్తోమా ఇంద్రాయ మందిరాః పవిత్రవంతో అక్షరం దేవాగచ్చంతో మదాః ఇంద్రింద్రాయ భవత ఇది దేవాసో అబ్రువన్ వాచస్పతిర్మఖస్య దేవిస్పశ్చేదోజసా సహస్రధార పవదేత పుంద్రో వాచమేంఖర స్వమపతిరీనాం సఖేంద్రస్య దివే దేవే అవద్గత్సోం శ్రువతిమతిష్టది జానక్తిష్టోదశభిః సహస్రైః ఆవత్తమింద్రస్య చాధమంతమవస్త్రేహీ రమణా అధత్త తత్సమవశ్చం నిరూఢేశరంతమపక్పారే నద్యోం సుమత్యాః నభోన కృష్ణవామతస్థివాం సమిష్య శివో వృషణో యుధ్యతాజౌ అధద్రస్వాం సుమత్యాః ఉపస్థే ధారయంతన్నం తిత్తిషాణః విభోరేవీరభ్యాహరంతేర్బృహస్పతేన యుజేంద్రస్తసాహే ్రభ్యో జాయమానో శత్రుభ్యో అభవశత్రోరింద్ర గోల్హేద్యామా పృథివీ అన్వరింద్రోవేభ్యోరణా ప్రతిమానమోజో వజ్రేణ వజ్రంధితో జగంధ ం సుష్టవాధత్తం కాయింద్రేదవింద తమింద్రం వాజజామసి మహే భృత్తాయ హంత మే సర్షా వృషభూవత్ ఇంద్రస్తామానే ఘతవో జిష్టస్తమదే హితమ్నే శ్లోకే స సౌమ్య నిరావజ్యోనసంభృతస్తమదో అనపచ్యుత అవక్షరిష్వాస్త్రేత మాంద్రోజవోజస పర్జన్యో వృష్టివాంగీవ స్తోమేర్వత్సస్య వావృధే ప్రజావృతస్య విప్రతః ప్రయద్భరంత వన్మరః విప్రారృతస్య వాహసా కణ్వాయంగం యదక్రతః స్తోమేర్యజ్ఞస్య సాధనం జామిం బ్రూవత ఆయుధం ఆరో నమస్విరాజువం వత్సస్య గంతమవాసే ప్రాస్మేయక్షతమృగమృతర్జునయోజుతంతరిక్షేయద్దివియత్పంచమానూషామృణంతద్ధత్తమశ్విరా ఏవాంసాంశ్విరా విప్రాహ పరివామృషు ఏవేత్కాన్మస్య బోధతం అయం వాం ఘర్మో అశ్వినా స్తోమేన పరిషిచ్యతే అయం సోమో మధువాన్ వాజినీ వసూజేన వృత్తం జిగేతసత్సుజద్వనస్పతౌషదోషధీతు పురుదం సదా కృతం తేన మాయుక్తమశ్మినా యన్నాః సత్యాభురణ్యతో యద్వాః దేవభిషజ్యథాః అయం వాహం వత్సోమతిభిన్న వ్యంజయతే హవిష్మం దంభి గచ్చతః ఆదోనమస్మిరోమం జిగేతవాజయా ఆదోమం మధుమత్తమం ఘర్మం సింఛాదసర్వణి ఆనూనం రఘువర్దనిం రథం తిష్టాసో అశ్మిరా ఆవాం స్తోమా ఇమే మమ నభో నచుచ్చవీరత ఇదద్యవాం నాదచ్చోక్షైరాచుచ్చువీమహి యద్వాణేరే కాణ్మస్య బోధతం యద్వాహం కక్షేవాహం ఉదయద్యష్టర్షియద్వా దీర్ఘతమాజుహావ ప్రతిజద్వాహం వైన్య సాదరేష్మే వేదయో అశ్మిరాచేతనే జాతం జ్ప ఉదన పరస్పా భూతం జగస్పా ఉదనస్తనూపా భక్తిస్తోకాయ తదజాయ జాతం యదింద్రేణం యాసో అశ్మిదాయద్వా వాయునాభవస్తమోగసాభిష్టజోషదాయద్వా విష్ణు విక్రమణేషు తిష్టత ఎదద్యాస్తిరాహం సువేద వాజయ సాతరే యత్పృతృదుర్వణేత హస్తచ్చేష్టమశ్మినోరవాహ ఆనూనయ్యాతమశ్మిదేవాహవ్యాంషితా ఇమే సోమాసో అధీతుర్వజయదా వివేకన్వేషు వామస యన్నా సత్యాపరాగే అర్వాగే అస్తి భేషజం తేన నూనం వేమదాయ ప్రచేతస ఛర్వత్సాయక్షతం అభుక్షుప్రదేవ్యాసాగం వాజామశ్వినో వ్యాహవద్దేవ్యామతిం విరాతిం మధ్యేభ్యః ప్రబోధజో అశ్వినా ప్రదేవిసూనృదేవై ప్రయజ్ఞహోతరా ఋషక్ ప్రమదాయష్టమో బృహత్ యదోషో జాతి భానునాథం సూర్యేణ రోచసే ఆహాయమశ్మిరో రథో వర్చర్యాది కృపాయ్యం యదాపీదాసో అంశవో గావో రథుక్రబోధభిః యద్వాణీరూ రథ ప్రదే వయంతో అశ్వినా ప్రద్యున్నాయ ప్రజవదేవ్యాయ శర్మాణే ప్రదక్షాయ ప్రజేత ఎన్నో నందీభిరశ్వినా పితృజోనాధీత యద్వా సుమ్నేభిరుఖ్యా తం వాం రథం మయమద్యాహూవేమ పృథుద్రలేమశ్వినా సంగతింగో యూర్యాం మహతి బంధురాజుర్నిర్వాహతం పురుతమం వసూయం ఇవం శ్రియమశ్వినా దేవతాతాన్వివో నపాదావరసశ్చతీభిర్వపురభివృక్షస్తంతేహన్యత్సోరథేవా కో వా మధ్యాకారతే రాతహూతలేసుతేజాయమార్కై ఘతస్వా మనుషే కోర్యాజనమో మానో అశ్వినావర్త హిరణ్యదేన పురభూరథే దేవం యజ్ఞం సత్యోపజాతం వివాహయన్మధూర సౌమ్యస్ దో రత్నం విధతే జనాయ ఆనో జాతం దివో అచ్చా పృథివ్యా హిరణ్యదేన సుమృతారథేన మన్యే నిజ మందే వయంతస్తూర్వ్యాయంబూరవీరం బృహంతం తస్వాభిమాభలే స్వస్మే నరోయద్వామశ్మిరాస్తోమావంతస్తోదివాజభీర్వాసో అగ్మన్ ఇహేయద్వాం సమనాపక్షేసేజమస్మే తో మతిర్వాజరత్న పురుష్యతం దరితారం యువం భస్మిత కామో నాసత్యాజుభద్రి మధుమతిరోషధీర్జాపో మధుమన్నోభవత్తంతరిక్షం క్షేత్రస్యపతి మధూమాన్నో అస్తరిష్యంతో అన్వేనం చరేమ పరాయ్యం కదశ్చినా కృతం వాహమృషభో దివోరజస పృథివ్యా సహస్రం సంసరా ఉదరే గరిష్టౌ సర్వాం దిత్తాం ఉపయారాపి బద్ధై ఓం ఇది వింశం కాండం సమాప్తం ఇది అథర్వవేదాంతర్గత శౌనక శాఖా సంహిత సంపూర్ణం పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్దమోశాంతిరాపశ్చాంతిరోషధశ్చాంతిర్వరస్పతశ్చాంతిర్విశ్వే దేవాంతిర్సర్వే మే దేవాశాంతిశాంతిశాంతిభిశాంతిభిస్తర్వశాంతిభిశ్చమయామోహం యదిహ ఘోరం యదిహ క్రూరం యదిహ పాపం తచ్చాంతం తచ్చివం సర్వమేవ శమస్తురః ఓ